ప్రజలు పాల్గొన రండి జనమా, ఆత్మదేవుని దీవెనలు పొందగా. ముకుళిత హస్తాలతో హృది కోర్కెలతో ముదమార రండి, నిఖిలేశుడకు స్వాగతమివ్వగా. ముదమార రండి, నిఖిలేశునకు స్వాగతమివ్వగా. పూజలు పాల్గొన రండి జనమా, ఆత్మదేవుని దీవెనలు పొందగా. ముకుళిత హస్తాలతో హృది కోర్కెలతో ముదమార రండి, నిఖిలేశునకు స్వాగతమివ్వగా. ముదమార రండి, నిఖిలేశునకు స్వాగతమివ్వగా. శ్రీక్రీస్తు బలిలో రక్షణ పొందగా, త్రిలోకనాథుని దీవెనలు పొందగా, శ్రీక్రీస్తు బలిలో రక్షణ పొందగా. శ్రీయేసు త్యాగ బలం ఈ బలిదానం, మన జీవిత రక్షణ మార్గం ఈ క్రీస్తు యాగ బలం. పూజలు పాల్గొన రండి జనమా, ఆత్మదేవుని దీవెనలు పొందగా. ముకుళిత హస్తాలతో హృది కోర్కెలతో ముదమార రండి, నిఖిలేశునకు స్వాగతమివ్వగా. ముదమార రండి, నిఖిలేశునకు స్వాగతమివ్వగా. రక్షణ మార్గం మానవ పాలిటి క్రీస్తు బలియాగం. ఈ బలియే మన రక్షణ మార్గం మానవ పాలిటి క్రీస్తు బలియాగం. మనలను కాచే ఏక దేవునికి పరిమళ హృదయాలతో స్వాగతమివ్వగా. పూజలు పాల్గొన రండి జనమా, ఆత్మదేవుని దీవెనలు పొందగా. ముకుళిత హస్తాలతో హృది కోర్కెలతో ముదమార రండి, నిఖిలేశునకు స్వాగతమివ్వగా. ముదమార రండి, నిఖిలేశునకు స్వాగతమివ్వగా. ఆశా కిరణం శ్రీక్రీస్తే, ఆత్మీయ శరణం వాయేసే. ఆశా కిరణం శ్రీక్రీస్తే ఆత్మీయ శరణం వాయేసే. విశ్వాసనీయుడు శాంతి ప్రదాత న్యాయ నిర్ణేత సత్యవంతుడు. పూజలు పాల్గొనరండి జనమ ఆత్మదేవుని దీవెనలు పొందగా. ముకుళిత హస్తాలతో హృది కోర్కెలతో ముదమారరండి నిఖిలేశునకు స్వాగతమివ్వగా. ముదమారరండి నిఖిలేశునకు స్వాగతమివ్వగా.